సంగతే సోతావా, నీ ఒంట్లో నరం నరం రేగిపోతాది. అందుకే మెచ్చారా, నీవంటే వచ్చారా, నువ్వంటే పడి పడి చచ్చిపోతారా. హే చిన్నారా చిన్న, హే చిన్నారా చిన్న. రోషముంది, దుమ్ము లేపే దమ్ము నాకుంది, దాగుంది మత్తుగుంది, మస్తుగుంది, నూసుకొచ్చిన మోజు బాగుంది. గుడుగుడు గుంజమా, చీచుడవే చుంచిమా, చిరుగురులాడిన చిదరవునే బామ. గడబిడ నారదా, ఏంది రసలు గొడవ, కలబడి చూడరా వారం దాటినే గుణాలం ఎవరికి చిట్టపట పేలుతున్నావు. మెరుపుల నాయక, దూకు డబర నువ్విక, నలుగురు చూసిన నవ్విపోతారు బావా. గొడుగుడు గోపిక, సనుగుడపవే నువ్విక, సరసల వేయిలో సరసమాడే బామ. పిల్లడా అట్టాగా, సంబడం సూతాగా, అల్లుడై ఇంటికొచ్చి గేలుకుంటావా. పిల్లనే వతానే, పల్లకే తెత్తానే, ఉంటే పిప్పి బృందం వాయించేదానే. చుమ్మా.